నీ వయసు పాలకుండా ఊటుదా పొంగకుండా పొంగారు నీ వయసుకు అయ్యో కృష్ణ ఉంటాన చిక్కకుండా నే ఉంటాన చిక్కకుండా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ రామ రామ రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ రామ రామ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ రామ రామ